మెదడు చరిత్ర పుస్తకం 15వ భాగం. కానీ మెదడు వ్యాధులకు సంబంధించిన కొన్ని పరిశీలనలు ఇందుకు భిన్నమైన కథ చెప్తున్నట్టు అనిపించింది. బ్రిటిష్ న్యూరాలజిస్టు హూగ్లింగ్స్ జాక్సన్ మూర్ఛ వ్యాధికి చెందిన ఒక ప్రత్యేక లక్షణాన్ని అధ్యయనం చేసేవాడు. ఎపిలెప్సీ వ్యాధి ఉన్న రోగులలో కొన్ని సమయాలలో ఉన్నట్లుండి శరీరం వశం తప్పి ఒంటి మీద స్పృహ కోల్పోయి గిలగిలా తన్నుకుంటూ కింద పడిపోవడం జరుగుతుంది. అలాంటి పరిణామం కలగటానికి కారణం మెదడులోని నాడీ విద్యుత్ చర్య అడ్డు అదుపు లేకుండా వ్యాపించటమే. ఓ కార్చిచ్చుల ఇలాంటి నాడీ విద్యుత్ చర్య ఒక ప్రత్యేక స్థానం నుండి మొదలై మెదడులో ఇరుగు పొరుగు ప్రాంతాలకు వ్యాపిస్తుంది. అయితే జాక్సన్ కాలంలో మూర్ఛ వచ్చినప్పుడు మెదడులో ఏం జరుగుతోంది అన్న విషయం మీద పెద్దగా అవగాహన ఉండేది కాదు. బయటికి కనిపించే తంతు మాత్రమే తెలిసేది. మూర్ఛ వచ్చినప్పుడు శరీరంలో కనిపించే కంపన కూడా ఒక ప్రత్యేక తరహాలో వ్యాపిస్తుంది. ముందుగా కంపన చేతిలో మొదలవుతుంది, నెమ్మదిగా మణికట్టుకి, తరువాత మోచేతికి, అక్కడి నుంచి భుజానికి వ్యాపించి క్రమంగా శరీరం మొత్తాన్ని వశం చేసుకుంటుంది. ఒళ్ళంతా గిలగిలా కొట్టుకోవడం వల్ల తగు జాగ్రత్తలు తీసుకోకపోతే మనిషి తూలి కింద పడటం జరుగుతుంది. ఇలాంటి కంపనలని ఫోకల్ మోటార్ సీజర్స్ అంటారు. ఫోకల్ మోటార్ సీజర్స్ని అధ్యయనం చేయటం మొదలుపెట్టిన జాక్సన్ కంపన జరుగుతున్నప్పుడు మెదడులో ఏం జరుగుతోందో ఒక ఊహ కలగసాగింది. శరీరంలో వివిధ అంగాలలోని కదలికలని మెదడులో వివిధ ప్రాంతాలు శాసిస్తాయని ముందుగా ఊహించాడు. అంతేకాక పక్కపక్కగా ఉన్న అంగాలని అదిలించే మెదడు ప్రాంతాలు కూడా పక్కపక్కగా ఉండి ఉండాలని ఊహించాడు. ఉదాహరణకి చేతిని శాసించే ప్రాంతం పక్కనే మణికట్టును శాసించే ప్రాంతం ఉండాలి, ఆ పైన మోచేతి ప్రాంతం, దాని అవతల భుజాన్ని శాసించే ప్రాంతం. మెదడులో వివిధ ప్రాంతాల అమరిక అలా ఉన్నప్పుడు ఏ కారణం చేతనో చేతిని శాసించే ప్రాంతంలో అసాధారణ రీతిలో నాడీ విద్యుత్ చర్య మొదలయ్యింది అనుకుందాం. ఆ చర్య ఓ కార్చిచ్చుల పక్కనే ఉన్న మణికట్టును శాసించే ప్రాంతానికి వ్యాపిస్తుంది, ఆ తరువాత భుజాన్ని శాసించే ప్రాంతానికి వ్యాపిస్తుంది. అలా వ్యాపించి వ్యాపించి మొత్తం శరీరాన్ని శాసించే ప్రాంతాలన్నిటినీ ఆక్రమిస్తుంది. అప్పుడు శరీరం అంతా కంపనికి లోనవుతుంది. జాక్సన్ ఊహించిన వర్ణన నిజమే అయితే మెదడులో ఫలానా చోట మొత్తం శరీరాన్ని శాసించే ఓ మ్యాప్ లాంటిది ఉండాలన్నమాట. ఓ కంప్యూటర్ కీబోర్డ్లో ఒక్కొక్క బటన్ని నొక్కితే తదనుగుణమైన అక్షరం స్క్రీన్ మీద కనిపించినట్లు మెదడులో ఉన్న ఈ మ్యాప్ని ప్రత్యేక స్థానాల్లో ఉత్తేజపరిస్తే ఆ స్థానానికి అనుగుణమైన అంగంలో చలనం ఏర్పడుతుంది. మరి నిజంగానే మెదడులో అలాంటి మ్యాపులు ఉన్నాయా? ఈ ప్రశ్నకి మొట్టమొదటి సమాధానాలు మనకి కెనడాకు చెందిన బిల్డర్ పెన్ఫీల్డ్ అనే న్యూరోసర్జన్ అధ్యయనాల నుండి బయటపడ్డాయి. 1950లలో పెన్ఫీల్డ్ ఎపిలెప్సీ వ్యాధిని నయం చేసే పద్ధతుల కోసం అన్వేషిస్తున్నాడు. వృత్తిరీత్యా సర్జన్ కనుక సర్జరీతో ఆ వ్యాధిని నయం చేసే మార్గాల కోసం వెతకసాగాడు. ఎపిలెప్సీలో సీజర్ మొదలైనప్పుడు మెదడులో ఒక ప్రత్యేక స్థానం నుండి అసాధారణమైన నాడీ విద్యుత్ చర్య మొదలవుతుంది అని పైన చెప్పుకున్నాం. ఆ స్థానాన్నే నాభి అంటారు. ఆ నాభి ఎక్కడుందో పట్టుకుని సర్జరీ ద్వారా ఆ ప్రాంతాన్ని నాశనం చేస్తే లేదా తొలగిస్తే వ్యాధి లక్షణాలు అరికట్టవచ్చని పెన్ఫీల్డ్ ఆలోచన. ఎపిలెప్టిక్ రోగి సీజర్కి గురయ్యే క్షణం వరకు ఎదురు చూడకుండా ముందే కపాలంలో సర్జరీ ద్వారా రంధ్రం చేసి మెదడులో సంబంధిత ప్రాంతాలని బట్టబయలు చేసి వివిధ స్థానాలకి విద్యుత్ ప్రేరణ ఇస్తే ఏం జరుగుతుందో పరిశీలించాడు పెన్ఫీల్డ్. ఎపిలెప్టిక్ నాభి వద్ద ముందే పరిస్థితి విషమంగా ఉండటం వల్ల ఆ స్థానంలో విద్యుత్ ప్రేరణ ఇవ్వగానే ఊహించినట్టుగానే రోగిలో సీజర్ మొదలయ్యింది. ఆ స్థానానికి పరిసర ప్రాంతాలని సర్జరీ ద్వారా తొలగించినప్పుడు ఎన్నో సందర్భాలలో వ్యాధి లక్షణాలు మెరుగుపడ్డాయి.